ఇందులో కృష్ణ పరమాత్మ ఎన్ని బోధలు మనకు అందించాడో చూడండి ఇక్కడ. అంటూ ఎప్పుడైతే అర్జునుడు దుఃఖపడ్డాడో గాఢంగా ఆలింగనం చేసుకున్నట్ట ధర్మరాజు, నేను నిన్ను క్షమించాను, నేను ఇప్పుడు ఆదేశిస్తున్నాను, కర్ణుని చంపు, అంతేగాని దారుణంగా మాట్లాడే నేను బాధని మనస్సులో పెట్టుకోకయ్యా, నీలాంటి వీరుడు ఇటువంటి చిన్న విషయాలు మనసులో పెట్టుకోకూడదు, వెళ్ళు నువ్వు కర్ణుని చంపు హే పార్థ అని చెప్పేటప్పుడో ఇంకెప్పుడు యుద్ధానికి బయలుదేరుతున్నారు. అయితే ఈ లోపల సంకుల సమరంలో ఉన్నటువంటి వారిలో కర్ణుని యొక్క కుమారులు ఉన్నారండి, వీళ్ళందరూ కర్ణరథానికి రక్షకులుగా ఉన్నారు. ఆ కుమారుల్లో సుషేణుడు మొదలైనటువంటి వాళ్ళు ఉన్నారు. అందులో కర్ణకుమారుల్లో దుష్టజుమ్నుడు మొదలైన వారు కర్ణకుమారులతో యుద్ధం చేస్తారు. అప్పుడు దుష్టజుమ్నుని సుషేణుడనే కర్ణకుమారుడు గట్టి దెబ్బతీస్తాడు, వాడు సామాన్యుడు కాదు. అప్పుడు అక్కడున్న ఉత్తమౌజుడు అనేటువంటి పాండవ సేనలకు సంబంధించిన వీరుడు వెళ్ళి కర్ణుడు కొడుకు అయినటువంటి సుషేణుని వధిస్తాడు. అక్కడ పైగా సుషేణుడు ఎప్పుడైతే వధింపబడ్డాడో ఇంకా తట్టుకోలేపాడు కర్ణుడు. కర్ణునుకున్న పుత్రుల్లో ఆయనొకడు, వేదన తట్టుకోలేక చాలా బాధపడ్డాడు. ఈ లోపల కర్ణుడు కూడా మహా తీవ్రంగా ఉత్తమౌజుడిపై బాణాలను ప్రయోగించాడు. ఉత్తమౌజుడు కూడా అంతకంతా బాణప్రయోగం చేస్తాడు. అక్కడ ఆ సమయంలో కృపాచారులు వారు యుద్ధానికి వచ్చి ఉత్తమౌజుడు మొదలైన వారిని దెబ్బతీస్తూ ఉంటే అక్కడ అశ్వత్థామ కూడా కలిసి యుద్ధం చేస్తున్నప్పుడు ఆ కృపాచారులను కొడతాడు శిఖండి. శిఖండి కొట్టడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఉత్తమౌజుడిని తన రథం మీద తీసుకువెళుతుంటాడు కృపాచారుల నుంచి రక్షిస్తూ. పైగా ఆ కృపాచారుడు దెబ్బతిని ఎప్పుడైతే పడతాడో ఇంక శిఖండి దెబ్బతిన్న వాడిని కొట్టకూడదు అనుకుని ఉత్తమౌజుని రక్షించి తనతో పాటు తీసుకువెళుతూ ఉండగా ఆ దెబ్బతిన్న కృపాచార్యుల్ని అక్కడ ఉన్నటువంటి అశ్వత్థామ మేనమామని ఎత్తి తీసుకుని తాను రక్షకుడిగా తనతో పాటు తీసుకువెడతాడు. యుద్ధములు ఇలా గాయపడ్డాలు ఒకరినొకరు కాపాడుకోవడాలు కనబడుతున్నాయి. ఆ సమయంలో కర్ణుడు తనదైనటువంటి రక్షక బలంతో కలిసి, రక్షకులు అంటే దుర్యోధనుడు మొదలైన వారితో కలిసి అర్జునుడిపై యుద్ధానికి సిద్ధమవుతూ ఉన్నటువంటి సమయం ఇప్పుడు ఆసన్నమైంది. అంతవరకు సంసప్తకులు మొదలైనటువంటి మహాభయంకరమైన సేనలతో యుద్ధం చేస్తూ కృష్ణార్జునుడు రాలేదు, ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు అర్జునుడు వస్తూనే కౌరవ సేనపై చేసిన దాడి చాలా చిత్రమండి. కర్ణును కొట్టడానికి ముందు ఆయన అడ్డుకుంటూ కర్ణుని కాపాడుతూ కౌరవ సేన అంతా వచ్చింది. ఈ కౌరవ సేన అన్నిటి కూడాను ఇటు భీమసేనుడు అర్జునుడు కలిసి యుద్ధం చేస్తారు. అందులో భీముడు వేసిన బాణములు అర్జునుడు వేసిన బాణములు కూడా అంతా వ్యాపించిపోయి ఉన్నాయి. ఇక్కడ పైగా అలవోకగా అర్జునుడు ఆ రోజు చూపించినటువంటి పరాక్రమంతో గణనీయంగా మొత్తం కౌరవసేన దెబ్బతింది. పైగా కౌరవసేనలో 90 మంది వీరులు ఒక్కసారి అర్జునుడిపై దాడికొచ్చారు. అంటే వాళ్ళ యుద్ధంలో తీవ్రత పెంచారు. ఇప్పుడు అర్జునుడు చూపిస్తున్న పరాక్రమానికి తగ్గట్టుగా తీవ్రత పెంచారు. ఆ తీవ్రతలో 90 మంది వీరులు, వీళ్ళ సంసప్తకుల యొక్క గుంపుకి సంబంధించిన వాళ్ళే. వాళ్ళు కొట్టిన వాళ్ళు కొట్టాడు, కొంతమంది ఇక్కడ మిగిలి ఉన్నారు, వాళ్ళు ఈయన మీదకి వచ్చారు. ఆ 90 మంది వీరుల్ని అర్జునుడు ఒక్కడే ఎదుర్కొని దెబ్బతీశారు. ఇక్కడ దీనితో మ్లేచ్చులు కొంతమంది వచ్చి అర్జును మీద యుద్ధానికి వచ్చారట. ఇదంతా కర్ణుణ్ణి రక్షించడానికి వీళ్ళందరూ ఉంటూ ముందు మమ్మల్ని ఎదుర్కో తర్వాత కర్ణుణ్ణి ఎదుర్కో అన్నట్టుగా విజృంభిస్తున్నారు. ఇక్కడ అర్జునుడు ఆ మ్లేచ్చులందరినీ కూడా గట్టిగా కొట్టిన తర్వాత అర్జున్ని చేతిలో ఓడిపోయినటువంటి కౌరవులు చాలామంది చెదిరిపోయి పారిపోతున్నారు. వాళ్ళందరూ కర్ణుడికి మొరపెట్టుకున్నారట. అయ్యా విజృంభిస్తున్నాడు అర్జునుడు, నువ్వు ఇప్పటికైనా మొత్తం సేనల్ని రక్షించడానికి విజృంభించవలసినది అనగా ఇప్పుడు కర్ణుడు అర్జునుడు ద్వైరథ యుద్ధానికి సిద్ధపడ్డారు. అటు భీముడు దుశ్శాసనుడు యుద్ధం జరుగుతుంది. ఆ సమయంలో భీమ దుశ్శాసనుల మధ్య జరిగినటువంటి భయంకరమైన యుద్ధము అది ఒళ్ళు గగురు పొడిచేలాగా భీషణముగా జరుగుతున్నటువంటి యుద్ధం అది. ఆ సమయంలో నిజానికి దుశ్శాసనుడి పరాక్రమం సామాన్యం కాదండి. అతడు అద్భుతమైన ప్రతాపాన్ని పరాక్రమాన్ని చూపిస్తూ విజృంభిస్తున్నాడు ఆయన దుశ్శాసనుడు. ఆ సమయంలో భీముడు కూడా విజృంభించినప్పుడు దుశ్శాసనుడు వేసిన బాణములకి భీముడు తట్టుకోలేకపోయాడు. ఒక సమయంలో దానితో భీముడు తన చేతిలో ఉన్న శక్తిని ప్రయోగిస్తే దుశ్శాసనుడు దాన్ని ముక్కలు చేస్తాడు. చిట్ట చివరికి గదని ఎత్తి దుశ్శాసనుపై ఒక్కటి విసిరేట్టు ఒక్కసారి భీమసేనుడు. అది వెళ్ళి దుశ్శాసనుని కొట్టి అతన్ని కింద పడి సుమారుగా 40 మూరలు వెనక్కి నెట్టిందిట. అండి అక్కడ దుశ్శాసనుని గద అలా తగిలి వెనక్కి నెట్టగానే దుశ్శాసనుడికి గిజగిజలాడాడు ఆయన ముఖం. మొత్తం చిదిగిపోయినట్టయింది, మరణించలేదు కానీ చిదిగినట్లయింది. పడ్డాడు కాళ్ళు చేతులు విలవిల కొట్టుకుంటున్నట్టు వణికిపోతున్నాడు. అతను వేసుకున్న ఆభరణాలు వస్త్రాలు మాల్యాలు అన్నీ కూడా ఆ సమయంలో ధ్వంసమయ్యాయి. ఆ కింద పడ్డాడు. ఎప్పుడైతే కింద పడి గిలగిల్లాడుతున్నాడో ఒక్కసారిగా రథం దిగినటువంటి భీమసేనుడు దుశ్శాసనుడి మీదకి దూకేయడండి ఒక్కసారి. ఆ దూకి ఒక్కసారి నిల అట్టహాసం చేసేట, అట్టహాసం చేసి దుశ్శాసన చేతి రెండు పైకెత్తి పట్టుకున్నాడు. ఇదిగో ఈ దుశ్శాసన నేను ఓడించాను. పైగా ఈ దుశ్శాసనుడు ద్రౌపదీదేవి యొక్క క్రూరులు పట్టి లాగినటువంటి వాడు, ద్రౌపది వస్త్రాపహరణం చేసినటువంటి వాడు. ఇప్పుడు ఇతన్ని సంహరించబోతున్నాను, మొత్తం కౌరవీరుల్లో ఎలాంటి మహాత్ములు ఉన్నారో వచ్చి రక్షించుకోండి. ఇప్పుడు సంరక్షతాం అద్య సమస్త యోధా, వచ్చి రక్షించుకోండి అని చెప్పి తన చేతిలో ఉన్న కత్తి కూడా తీసి అంటున్నట్టు, వీడు నన్ను ఎప్పుడు ఎద్దు ఎద్దు అనేవాడు, ఇప్పుడు ఎద్దొచ్చిందిరా నీ మీదకి, ఇప్పుడను చూద్దాం నీ పని అంటూ, ఏ చేత్తో నువ్వు ద్రౌపది కురులు లాగేవో చెప్పు, ఏ చేత్తో వస్త్రాపహరణం చేసేవో చెప్పు అని అంటే భయపడిపోయినవాడు అన్నట్ట. ఇదిగో ఈ చేత్తోనే ఈ చేత్తోనే చెయ్యి ఎత్తెట్టండి. వెంటనే చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఈ చెయ్యి ఏం చేసిందంటే, ఏ రాజసూయావృధే పవిత్ర జాత కచా యాజ్ఞసేన్యా దురాత్మన్ తే పాణినా కతరేణావ కృష్ణాంతం బ్రూహిత్వా పృచ్ఛతి భీమసేన. భీమసేనుడు అడుగుతున్నాడు, ఏ చెయ్యిరా ద్రౌపది యొక్క కురుల్లాగింది, ఎటువంటి తల్లామే. ఆవన జాననన్ కురుకులాపస దుండు కడంగి రాజసూయావ బృధంబునందు వసుధామర మంత్ర పవిత్ర వారి ధారావళి చేత పవనములైన శిరోజములు తెమల్చి పాపావహుడిచ్చి తెచ్చే సభకందరు సంభ్రమమంది చూడగన్. రాజసూయావ బృదే పవిత్ర జాతా, రాజసూయములో అవభృద స్నానముతో పవిత్రమైనటువంటి ఆ సోమిదేవము యొక్క ఆ కురులు పట్టి లాగినటువంటి ఆ పాపాత్ముడు అని చెప్తూ అతని మీద కూర్చొని ఆ చేతిని పైకి ఎత్తి విరిచేట్టండి. ఆ చేతిని విరిచి ఆ చేతులతోనే అతను కొట్టేట్ట గట్టిగా. అక్కడ భీముడి స్వరూపం నిజంగా భీమ శబ్దానికి తగ్గట్టే ఉంది. గట్టిగా చూడాలంటే ఒకనొక రుద్రతేజం అందులో ఆవిర్భవించింది. ఇది తెలుసుకోవాల్సింది. నమో భీమాయిచ ఉగ్రాయిచ అని వేదమంత్రములు చెప్తున్నాయి కదా, ఆ భీమ శబ్దం ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. రుద్రమూర్తి వలె విజృంభిస్తున్నట్ట. నరసింహుండ సురేంద్రు వృచ్చుకరణి రుద్రంబు దగ్రంబుగానురమచ్చుగ్రత జీరి క్రమ్ము రుధిరమ్ముల్లాసయై దోయటన్ వెరవారంగుని త్రావు మెచ్చు చవికిన్ మేనున్ మొగంబున్ భయంకర రేఖం వరయంగ జల్లికొనున కౌరవ్యుచూచుంబొరిన్. తిక్కనగారు కళ్ళకు కట్టేటట్టుగా పదాలను ఇచ్చారు ఇక్కడ. ఏమిటయ్యా అంత జుగుప్స, గుండెని చేల్చడం ఏంటి అనిపించింది కదా, మన నరసింహస్వామి చేసింది ఏమిటన్నాడు ఇక్కడ. ఒకటే మాట ఇక్కడ, అదే ఆ నరసింహతత్వాన్ని ఇక్కడ ధ్వనింపజేస్తున్నాడు. ఇక్కడ దుష్టుడి యొక్క వక్ష కవాటాన్ని ఛేదించడంలో నరసింహుండ సురేంద్రు వృచ్చికరణి రౌద్రంబుదగ్రంబుగా నురుమచ్చు ఘృత జీరి క్రమ్ము రుధిరమ్ము. రుధిరాన్ని రెండు చేతులతో తీసుకుని, ఇదిగో నీ శపథం చేశానుగా, తాగుతున్నాను చూడండి ఆ నెత్తురుని అని భీషణంగా కనబడ్డట. మొత్తం ఆ సమయంలో ఇటు కౌరవ సేనలు అటు పాండవ సేనలు మౌనం వహించి చూస్తున్నాయి. ఊహకు కూడా అందదు ఇలాంటి దృశ్యం. ఇంతవరకు ఏ యుద్ధంలో ఏ వీరుని దగ్గర కనీ వినని దృశ్యం అండి. ఇక్కడ వచ్చేటప్పటికల్లా ఒకనొక రుద్రతేజం యొక్క స్ఫురణ ఇక్కడ ఉన్నది తెలుసుకోవాల్సింది. అలౌకికమైనటువంటి ఘట్టం ఇది. పైగా సత్యప్రతిజ్ఞుడు ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడండి. అవునా లేదా, కురువృద్ధులు గురువృద్ధ బాంధవులు అనేకులు చూచుచుండన్ మదోద్ధురుడై ద్రౌపదినిట్లు చేసిన కలున్ దుశ్శాసను లోక భీకరలీలన్ వధించి అన్నాడా లేదా. అది చేసేడంతే, లోక భీకరలీలన్ వధించి తద్విపుల వక్షశైల రక్తౌఘ నిర్జరమువీపతి చూచుచుండ అని నాస్వాదింతును గ్రాకృతిన్ అని ప్రకటించాడు గనక ఆ పని చేస్తున్నాడు. అంతేకాదు ఖడ్గము తీసుకుని అతడు తలనొక్కసారి నరికేట, నెత్తురు తాగుతున్నాను చూడండి అన్నాడు. ఇప్పుడు మనకేమనిపిస్తుంది, భీముడు ఎలా నెత్తురు తాగాడని పైగా ఒప్పేసుకున్నాం మనం కూడా. అంతేకాదు ఇంకొందరు మరొక కల్పన చేశారండి, ఆ నెత్తురంతా పట్టుకెళ్ళి ద్రౌపది కుర్రులుగా రాసేట. ఇది ఎక్కడ పిచ్చి పనులు ఏం లేదండి. ద్రౌపదిని జుట్టు విరగబూసుకు తిరగలేదు ఆవిడ, అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఆవిడ జుట్టు ముడివేయడం తన ఎడమ భుజం నుంచి తీసుకొచ్చి కృష్ణుడికి చూపిస్తూ ఇలాంటి జుట్టును లాగేడయ్యా అని చెప్పినప్పుడు ముడివేసిందనే చెప్పాడు. జుట్టులు విరగబూసుకు తిరుగుతారు ఆ పవిత్ర పతివ్రతాకాంతలు. నెత్తురు రాయడం కూడా ఎక్కడా లేదు, లేనిపోని కథలని మనం కల్పించాం. నేను చెప్పకపోతే మీరు చెప్పలేదండి మాకు నచ్చలేదని మళ్ళీ ఫోన్లు ఉత్తరాలు అది. అయ్యో భారతంలో లేదని నేను చెప్పలేదు అంతే. వీళ్ళు ఏదో భారతాలు విని ఈ భారతంలో చెప్పమంటే నేను ఎక్కడ చెప్తానండి, అభారతీయో అవాల్మీకీయో అని చెప్పకూడదు అంతే. అది తిక్కన రాయిని నన్నయ్య రాయిని వాటిని పోషించే అంశములు మహాత్ములు చెప్తే మనం చెప్పుకోవచ్చే, కానీ అప్రమాణం చెప్పకూడదండి, శాస్త్ర ప్రమాణం చెప్పాలి. ఇది తెలుసుకోవాల్సిన మాట. అందుకే ప్రధానమైన ఘట్టం జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన అంశం ఇది ఇక్కడ. అందుకే విజృంభించాడు మహానుభావుడు. అయితే నెత్తురు తాగాడా? ఇది పెద్ద ప్రశ్న కదా. ఇక్కడే చదివి ఊరుకుంటే సమాధానం దొరకదండి. స్త్రీ పర్వంలో దీనికి సమాధానం ఉంది. అందుకే భారతం మొత్తం చదువుకుంటే మళ్ళీ వెనక్కి వస్తే సమాధానాలు వస్తూ ఉంటాయి. స్త్రీ పర్వంలో గాంధారి దుఃఖిస్తూ భీముని తిడుతుంది, నెత్తురు తాగేవా అంత క్రూరకర్మ ఈ మనిషి అన్నవాడు చేస్తాడయ్యా అంటే, అమ్మ ఒక మనిషికి తనకు తగిలిన నెత్తురు తాను చప్పరించడానికి భయపడతాడు తల్లి, నేను నెత్తురు ఎలా తాగుతాను, అందులో మానవుడిని నెత్తురు తాగుతానా, నా తమ్ముడిని నెత్తురు నేను తాగుతానా తల్లి అంటూ ఏం చేసేయడం అనేది ఆయన చెప్తున్నాడు చూడండి. అన్యస్యాపి న పాతవ్యం రుధిరం కిం పునస్వకం యథైవాత్మా తదా భ్రాత, యథైవాత్మా తదా భ్రాత, నేనంతో నా సోదరుడు నాకంతేనమ్మా, విశేషో నాస్తి కశ్చన. మా ఇద్దరికి తేడా ఏముంది చెప్పు. రుధిరం నా వ్యతిక్రామ దంతోష్టాదంబమానుచ, నేను చేసింది నెత్తురు తాగుతాను సభలో అన్నాను గనక ప్రతిజ్ఞ దోషం కలగకుండా నేను పై పెదవి కల తగిలించాను సభలో, అందరూ యుద్ధంలో తగిలించాను, అందరూ నేను తాగాను అనుకున్నారు, ఒక్కడికే తెలుసమ్మా నేను తాగలేదన్న విషయం. ఎవరికంటే వైవస్వతస్తు తద్వేద హస్తోమే రుధిరోక్షిత, ఒక్క సూర్యపుత్రుడైన కర్ణుడు గమనించాడు నేను నెత్తురు తాగలేదని అన్నాడు ఇక్కడ. ఎందుకంటే కర్ణ అర్జున దుశ్శాసన భీమ యుద్ధం అది మర్చిపోద్దు, కర్ణ పర్వంలో జరుగుతుంది, కర్ణుడు గమనించట్ట మీరు తెలుసుకోవాల్సింది. అందుకే భీముడి మా కృత్యం చేయలేదు, ప్రతిజ్ఞారక్షణం మాత్రమే చేసుకున్నాడు. ఎందుకు క్షత్రియుడికి ప్రతిజ్ఞాపాలనము చాలా ప్రధానము. అందుకే క్షత్రధర్మచ్యుతో రాజ్ఞీ భవేయం శాశ్వతీ సమాహ, అమ్మా గాంధారి నేనుగా నా పని చేయకపోతే రాజు క్షత్రధర్మం తప్పినవాడవుతాడు, ప్రతిజ్ఞా పాలన చెయ్యని వాడు క్షత్రధర్మచ్యుతుడు, ఇంకా నేను పతితుడిని అవుతానమ్మా, అందుకు ప్రతిజ్ఞ. ఈ ప్రతిజ్ఞ కూడా నేను పట్టానని తెలియదా దుశ్శాసనుడికి, దుర్యోధనుడికి తెలియదు, ఇద్దరికి తెలుసు. తెలుసు కూడా దిగారు అంటే వీడేం చేస్తాడు రాని కదా, మరి నేను చేస్తాను అని చెప్పింది చెయ్యకపోతే ఎలాగ తల్లి, అందుకు చేశాను అన్నాడు. ఇది ప్రతిజ్ఞాపాలన, ఇది ఇప్పుడు తెలుసుకుంటే తర్వాత ఘట్టానికి పనికి వస్తుందండి. పైగా ఈ పని చేసిన తర్వాత ఒక మాట అంటాడు, నేను చేసిన ప్రతిజ్ఞల్లో ఒక్కటి అయ్యింది ఇంకొక్కటి మిగిలింది, అది ఆ దుర్యోధనుడి తొడ పగలగొట్టి అతడి తలని రణభూమిలో కాల్తో తంత, ఇది నేను చేసిన రెండవ ప్రతిజ్ఞ, అది కూడా మిగిలిందన్నట్ట. ఈ దుర్యోధనుడి దాకా వెళ్ళిందండి వార్త. నేను చిన్నగా అరిచాడే సభ మొత్తం యుద్ధంలో, పైగా కొందరు అనుకుంటున్నట్ట ఇతడు మానవుడు కాడు అని ఆ భీకరమైనటువంటి రూపాన్ని చూసి అందరూ భావన చేయడం జరిగినది. ఈ విధంగా ఎప్పుడైతే దుశ్శాసన వధైనదో ఉత్కృత్య వక్ష పతితస్య భూమావథాపి వచ్చోణితమస్య కోష్ణం తతో నిపత్యాస్య శిరోపకృత్య తేనాసినా తవ పుత్రస్య రాజన్, చేతిలో ఉన్న కత్తితో దుశ్శాసుని తల నరికాడు. పైగా మృత్యువు నిన్ను రక్షించిందయ్యా అన్నాడు. ఎందుకంటే ఇంకా నిన్ను నరకాలని అంది కానీ చచ్చిపోయిన వాళ్ళని మనం నరక్కూడదు కనుక నిన్ను కాపాడింది మృత్యువే, ఎక్కువ బాధ అనుభవించకుండా తీసుకుపోయింది, లేకపోతే నా చేతిలో ఇంకా బాధపడేవాడివి కనుక హింస పడుతున్న వాడికి మృత్యు వస్తే ఒక రక్షణేట, అది చెప్తున్నాడు ఇక్కడ. కిం వా కుర్యాం మృత్యునా రక్షితోసి, నిన్ను మృత్యువు రక్షించింది పో అని లేచాడు ఆ మహానుభావుడు. మొత్తానికి కృష్ణార్జునుల దగ్గరికి వచ్చి నా ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాను, నన్ను దీవించండి అన్నట్ట. చిత్రం ఏంటంటే వేటిని ఏమి కృష్ణుడు మాత్రం ఒక్కదా నువ్వు చేసిన తప్పని లేదండి, నేను మందహాసం చేశాడు ప్రతిజ్ఞాపాలన చేసినందుకు. ఆడ తర్వాత యుద్ధంలో కర్ణుడు చుట్టూ కూడాను కర్ణపుత్రుడు మొదలైన వారు రక్షకులుగా ఉన్న సమయంలో, అంతకుముందు కర్ణపుత్రుడు రక్షకులుగా ఉన్నప్పుడు భానుసేనుడు అనేటువంటి కర్ణపుత్రుడిని భీముడు సంహరిస్తారండి. కొందరు కర్ణపుత్రులు దెబ్బతిన్నారు. కర్ణపుత్రుల్లో అతి ప్రీతిపాత్రుడైన కొడుకున్నట్టు కర్ణుడికి, వాడి పేరు వృషసేనుడు, వీడు సామాన్యం కాదు. మా నాన్నదాకా ఎందుకు నేనే అర్జునుడిని సంహరిస్తానన్నాడండి. పోలికి కొంత వచ్చిందనమాట, ఎండు గొప్పలు చెప్పుకోవడం, అర్జునుడిని సంహరిస్తానన్నాడు. పైగా అర్జునుడికి భీమసేనుడు నకులుడు మొదలైన వారందరూ రక్షగా ఉన్నారు, వాళ్ళందరి మీద కూడా బాణాలు వేసేట్టు ఇతను. మూడు బాణాలు అర్జునుడిపై వేసి, భీముడిపై మూడు బాణాలు వేసి, ఏడు బాణాలు నకులునిపై వేసి, పన్నెండు బాణాలతో కృష్ణుని గాయపరిచేట, అంత తీవ్రంగా. అది చూశాడు అర్జునుడు. పరమాత్మపై ఒక్క బాణం వేసిన అర్జునుడు తట్టుకోలేడండి. వెంటనే అర్జునుడు విజృంభించి ధనుస్సు తీసుకుని అంటున్నాడు, వృషసేనుని ఇప్పుడు సంహరించబోతున్నాను, ఈ కర్ణుడే నా పుత్రుని వెనుక నుంచి యుద్ధంలో పద్మవ్యూహంలో దెబ్బతీశాడు గనక పుత్రశోకం అంటే ఏమిటో కర్ణుడికి నేను తెలిసేలా చేస్తాను అని చెప్పి అర్జునుడు విజృంభించి, అసలు ఈ కలహానికి అంతటికీ మూలం కర్ణుడు గనక ముందు వృషసేనుని సంహరించి ఆ తర్వాత కర్ణుని సంహరిస్తాను అని చెప్తూ ఈ కర్ణుడు ప్రాపు చూసుకుని దుర్యోధనుడు గర్విస్తున్నాడు. ఇవాళ ఇటు పుత్రుడు అటు తండ్రి కూడా సంహరింపబడతారు అని ధనుస్సు ఒక్కసారి తుడిచి అప్పుడు వృషసేనుపై గురు చూసి బాణములు వేశాడు. 15 బాణాలతో అతని ధనుస్సుని భుజాల్ని శిరస్సుని ఖండించాడు అర్జునుడు. దానితో కర్ణపుత్రుడైన వృషసేనుడు రాలిపడ్డాడు. ఎప్పుడైతే ఆ విషయం జరిగిందో కర్ణుడికి మహా దుఃఖం కలిగి శల్యుడికి చెప్పాడు రథాన్నడు తిప్పని. ఇప్పుడు కృష్ణార్జునుల రథం వైపు శల్యకర్ణుల రథం కదులుతోందండి, వస్తోంది అప్పుడు తీవ్రముగా. ఇది అందరికి ఆశ్చర్యకరంగా ఉన్నది ఆ దృశ్యం. మొత్తం మిగిలిన వారి యుద్ధాలన్నీ అటు ఆగే, ఇటు వీరిరువురు నడమ యుద్ధం. అయితే అటు ఇటు యుద్ధ రథ రక్షకులుగా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇటువైపు అర్జునుడి వైపు పాండవ బలం, పాండవులు రక్షకులుగా ఉన్నారు. ఈయన వైపు దుర్యోధనుడు మొదలైన వారందరూ ఈయన వైపు ఉన్నారు. ఇప్పుడు యుద్ధం అటు ఇటు జరుగుతుంది. ప్రధానంగా ద్వైరథ యుద్ధం కర్ణార్జునుల మధ్య జరుగుతున్నటువంటిది. ఈ కర్ణార్జునుల దగ్గరికి రాగి వచ్చి యుద్ధానికి సిద్ధపడుతూ ఉంటే ఆశ్చర్యకరంగా పైనుంచి దేవతలు అసురులు అందరూ చూస్తున్నారు. ఈ సన్నివేశం వచ్చేటప్పటికల్లా ఇది కేవలం భూమి యందు జరుగుతున్న యుద్ధంగా మాత్రమే కాకుండా, ఇది భూలోకానికి సంబంధించిన సన్నివేశమే కాకుండా సర్వలోకాలకి సంబంధించిన సన్నివేశంగా మారిపోయిందిట. ఇది ఎలా ఉన్నదంటే అటు ఇటు వాళ్ళు మ్యాచ్లు ఆడుకుంటూ ఉంటే కొందరు పందెలు కడతారు కదండి, అలా అయిపోయింది ఇప్పుడు. ఏకంగా కర్ణుడు గెలుస్తాడు కొందరు, అర్జునుడు గెలుస్తాడు కొందరు పందెలు కట్టారట. అలాగే రెండు భాగాలు అయిపోయారు అందరూ కూడా. ఎవరెవరు ఏ భాగాలు వైపు వెళ్ళారో చూపిస్తున్నారు ఇక్కడ. ఇటు సిద్ధచారణులు మొదలైన వారందరూ గగనపథంలో ఉండి చూస్తూ ఉండగా తావకానాం రణే కర్ణో గ్లహో హ్యాసీత్ విశాంపతే తథైవ పాండవయ్యానాం గ్లహ పార్థో భవేత్ సదా. ఒక జూదంలా ఉందయ్యా ఈ ఆట అన్నాడు ఇక్కడ. ఇందులో రణభూమిలో కౌరవుల వైపు కర్ణుడు పందెం, పాండవుల వైపు అర్జునుడి పందెం. అప్పుడు జూదంలో ఎవరు సభ్యులు వాళ్ళు ఇప్పుడు ప్రేక్షకులు అంటున్నాడు. ఇదంతా సంజీవుడు ధృతరాష్ట్రుడితో చెప్తూ గుర్తు చేస్తూ అంటే ఆ జూదం యొక్క పరిణామమే యుద్ధమయ్యా అని చెప్పడం ఇందులో ఉన్నటువంటి సన్నివేశం. అచ్చం పందెంలాగా ఉంది కనుకనే కొందరు కర్ణుడు గెలుస్తాన్ని కొందరు అర్జునుడు గెలుస్తాన్ని ఇటు అటు వెళ్ళి ఒకరినొకరు అనుకుంటున్నట్ట. కర్ణ విజృంభించు అని ఒకడు, అర్జున విజృంభించని, ఇలా అటు ఇటు ఎవరెవరు ఎవరి వైపు ఉన్నారో చూపిస్తున్నాడు. దీన్ని బట్టి జరుగుతున్న కురు పాండవ సంగ్రామం కేవలం భూమికి సంబంధించేది కాదు, ఇది ఒక దేవాసుర సంగ్రామగాథ. ఇది తెలుసుకోవాల్సింది. వేదములు చెప్పిన దేవాసుర సంగ్రామగాథే కురు పాండవ సంగ్రామగాథ. ఇది ఒక అద్భుతమైన రహస్యం. ఇది ఇక్కడ సర్వలోకాల్లో పరస్పరమైన భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి. కర్ణుడే గెలుస్తాడు కొందరు, అర్జునుడు గెలుస్తాడు కొందరు అనుకుంటున్నారు. దీన్ని బట్టి కర్ణుడి పరాక్రమం కూడా సామాన్యమైంది కాదని నాకు తెలుస్తున్నది. దేవ దానవ గంధర్వులు ఒకవైపు, పిశాచ ఉరగ రాక్షసులు ఒకవైపు, రెండు పక్షాలుగా చీలేట. ఎవరి వైపు ఎవరో నేను చెప్పక్కర్లేదు, మీకు స్పష్టంగా తెలుస్తున్నది. ఇక్కడ కర్ణుని పక్షంలో ఆకాశం తల్లిలా నిలిచిందిటండి. ఇక్కడ కర్ణుని పక్షంలో అర్జునుని పక్షంలో భూదేవి తల్లిలా నిలిచిందిట. ఇక్కడ పైకి గిరులు, సాగరాలు, జీవనదులు, వృక్షాలు, ఔషధులతో కూడిన భూదేవి అర్జునుడి పక్షం వైపు ఉన్నదిట. ఇక అసురులు, యాతుధానులు, గుహ్యకులు మొదలైన వారు కర్ణపక్షాన్ని అవలంబించారు. మునులు, చారణులు, సిద్ధులు, గరుడ వంశం వారు, పక్షులు, రత్నాలు, నిధులు, వేదాలు, ఉపవేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, వాసుకి, చిత్రసేనుడు, తక్షకుడు, మణికుడు, సర్పజాతులు, కద్రువ సంతతి, ఐరావత, సౌరభేయ, వైశలేయాది దివ్య సర్పములు అర్జును వైపు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ అంటే దేవ సంబంధమైనవన్నీ ఇటు వస్తున్నాయి. అలాగే చిన్న చిన్న దుష్టనాగజాతులు ఇవన్నీ కూడా కర్ణుని వైపు పడుతున్నాయి. ఈహా మృగాలు, వ్యాళ మృగాలు, మంగళ సూచకాలైన మృగాలు, పక్షులు అన్నీ అర్జును వైపు వస్తున్నాయి. వసువులు, మరుత్తులు, సాధ్యులు, రుద్రులు, విశ్వేదేవులు, అశ్వినులు, అగ్ని, ఇంద్రుడు, సోముడు, పవనుడు, 10 దిక్కులు అర్జుని పక్షాన్ని అవలంబించారు. కానీ ద్వాదశాదిత్యులు మాత్రం కర్ణుని వైపు ఉన్నారు. ఒకటి ఇటు అటు ఈ విధంగా ఉండగా బ్రహ్మర్షి రాజర్షి గణాలు అర్జుని పక్షం, తుంబురుడు మొదలైన గంధర్వులు అర్జుని పక్షం, ఇలాగ అనేక మంది అర్జుని పక్షంలో ఉంటూ ఉంటే తయేవ సభ్యాస్తత్రాసన్. ఈ విధంగా యుద్ధం ప్రారంభమవుతూ ఉండగా దేవతల్లో రకరకాల గుసగుసలు ఇస్తున్నాయి. కర్ణుడు గెలుస్తాడా, అర్జునుడు గెలుస్తాడా? బ్రహ్మదేవుని అడిగారు, ఏముందయ్యా కృష్ణుడు ఎటుంటే గెలుపటే అని చెప్పారట. అక్కడ శివుడు మందహాసం చేస్తున్నట్ట, శివుని అడిగారట. శివుడు చెప్తున్నాడు, నావాడు అర్జునుడు కాండవన దహనంలో అగ్నిదేవుడు తృప్తిపరిచాడు. అంతేకాదు విజయం అర్జునుడే అవుతుంది, ఎందుకంటే కర్ణుడు దానవ పక్షానికి చెందినవాడు. ఒకటే మాట చెప్పాడు ఇక్కడ, కర్ణుడు దానవుడు అని కాదు దానవ పక్షానికి చెందినటువంటి వాడు అని గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. పైగా వృషభధ్వజుని ఆనందింపజేసిన అర్జున్కి విజయం కలక్కేమవుతుంది, విజయం కలుగుతుంది. ఇలా దేవతలు తీర్మానించుకుంటూ ఉన్నారు. ఈ లోపల యుద్ధం ప్రారంభమవుతుండగా ఇద్దరు రథాలు దగ్గరికి వచ్చేటండి. రథాలు దగ్గరికి రాగానే ధ్వజాలు దగ్గరికి వచ్చేట రెండు కూడా. ఏనుగు ధ్వజముగా కలిగినటువంటి వాడు కర్ణుడు. చాలామంది నాగశబ్దానికి సర్పము అనుకుని ఉరగధ్వజుడు అని అనువాదం కూడా చేశారండి పొరపాటున. నాగశబ్దానికి ఏనుగను కూడా అర్థమున్నది, ఇది తెలుసుకోవాలి. నాగాయుత బలుడు అంటే 10,000 ఏనుగుల బలమున్నవాడు అని. అందుకే నాగమనగా ఏనుగు. ఏనుగు చిహ్నముగా కలిగినటువంటి ధ్వజము కర్ణునిది, వానర చిహ్నం కలిగినటువంటిది అర్జున స్వామివారిది. ఈ రెండు దగ్గరికి రాగానే ఒక ఆశ్చర్యం కలిగిందిట. ధ్వజంపై ఉన్న కపి స్థానం నుంచి కదిలిట్టండి అందులోంచి. ఆ కదిలి తిన్నగా వెళ్ళి ఆ ధ్వజంలో ఉన్న ఏనుగుని చీరడం మొదలుపెట్టాడు, చీల్చడం. అంటే ఆ రెండు సూక్ష్మ భూమికలో జరుగుతున్న యుద్ధం, అది బయట వాళ్ళకి తెలియదు. అది ఆ విధంగా యుద్ధం జరుగుతున్నది. ఈ లోపల ఆ యుద్ధంలో ఇంకా తీవ్రమైనటువంటి అంశములు మొదలవుతున్నాయి. అర్జునుడు పరాక్రమిస్తున్నాడు, ఇటు శల్య సారథ్యంలో కర్ణుడు పరాక్రమిస్తున్నాడు. ఆ యుద్ధ వర్ణన చాలా విశేషం, అది వర్ణించలేనటువంటిది, వర్ణనకు అందనటువంటిది అని దేవతలే అనుకుంటున్నట్ట. ఇది చూస్తూ ఉన్నారు అశ్వత్థామ దుర్యోధనుడు. నిజానికి అందరిది ప్రేక్షక పాత్ర అయిపోయిందండి, ఎవరెవరిని ఎదుర్కొనలేకపోతున్నారు. అశ్వత్థామ దుర్యోధనుడు చెయ్యి పట్టుకుని ఒక్క మాట అంటున్నట్ట, ఇప్పుడు చూడు ఈ కృష్ణార్జున యొక్క విజృంభణని చూడు, మనం ఇంతమంది రక్షకులుగా ఉన్నాం మన వాడికి అందరూ. దుర్యోధనుడు, కృతవర్మ, శకుని, కృపాచార్యుడు వీళ్ళందరూ కూడా మహారథులు ఇక్కడ ఉన్నారు. ఇలాంటి మహారథులు ఉన్నారు, ఆయన వైపు ఉండవలసిన వాళ్ళు ఆయన వైపు ఉన్నారు. చూసేవా ఏం పరాక్రమం చూపిస్తున్నాడో అర్జునుడు అక్కడ అని అంటూ ఉండగా మొత్తం అక్కడ ఉన్నటువంటి 5 రక్షకులు కృష్ణార్జునుపై బాణాలు వేశారు ఒక్కసారి ఎంత ఎదుర్కొనడానికి. అప్పుడు అర్జునుడు వెంటనే చూశాడు కర్ణుడిని కొట్టడం కంటే ముందు వీళ్ళను కొట్టడం చాలా అవసరమని ఆయన కూడా దివ్యమైనటువంటి శర్మలను సంధించి చూపిస్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు అర్జునుడు తన చేతిలో బాణాలతో అక్కడ ఉన్నటువంటి ఈ 5 యొక్క బాణములు ఆయుధములు దెబ్బతీయడమే కాకుండా ఒకేసారిగా కౌరవ సేనల్లోంచి శకులు, తుషారులు, యవనులు, కాంభోజులైన ఆశ్వికులు మీదకి వచ్చారట. అంటే ఎంత ఏర్పాటు ఉందో చూడండి అర్జునుడు దెబ్బతీయడానికి. చిత్రం ఏంటంటే అర్జునుడు అవలీలగా తన యొక్క బాణములతో వారి ఆయుధాలన్నింటినీ పడగొట్టడమే కాకుండా వాళ్ళ తలలను కూడా పడగొడుతూ అక్కడున్న గుర్రాలను, ఏనుగులను, రథాలను, శత్రుగణాలను కూడా నేల కూల్చుతున్నాడు. వెంటనే ఆకాశం నుంచి కుసుమృష్టి కురుస్తూ ఉన్నది, అద్భుతమైన గాలులు వీస్తూ ఉన్నాయి, పూలవానలతో పాటు పరిమళమైన వాయువులు వీస్తున్న అర్జునునిపై. అది దేవతలు కురిపిస్తున్నటువంటి వృష్టి అది. ఆ సమయంలో అశ్వత్థామ దుర్యోధనుడితో అంటున్నాడు, చూసావా ఎలా జరుగుతుందో యుద్ధం. అందులో అర్జునుడు ప్రతాపం చూడు ఎలా చూపిస్తున్నాడు. ఏమైనా అర్జునుడు అర్జునుడేనయ్యా, ఎంత మాట చెప్పు, అందులో సందేహం లేదు. ఇప్పుడు నీకు ఒక చిన్న సలహా ఇస్తున్నాను, భీష్ముడు, ద్రోణుడు మొదలైన వాళ్ళందరూ వెళ్ళిపోయారు, నేను కృపాచార్యులు ఉన్నారే, మమ్మల్ని ఎవరు చంపలేరు, ఎందుకంటే మేము చిరంజీవులు, మమ్మల్ని ఎవరు చంపలేరు. ఇప్పుడు అర్జునుడు నీకు స్నేహితుడైతే నువ్వు క్షేమంగా ఉంటావు, ఎప్పటికీ మించిపోయింది లేదు, సంధి చేసుకో, ఈ కర్ణుడు అర్జునుడిని ఏమి చెయ్యలేడు, ఇది తెలుసుకో. నీకు నేను మేలు కోరి చెప్తున్నాను, ఎందుకంటే నువ్వు నా మిత్రుడివి, నీ క్షేమం ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను. అయితే ఇలాంటి సమయంలో సంధి సాధ్యమా అనుకోవద్దు, నాకు తెలుసు ధర్మరాజు కృపాళువు, ఆయన దయ్యతో క్షమిస్తాడు, సంధి ఒప్పుకుంటాడు. అర్జునుడు ప్రతాపవంతుడు, మాట కట్టుబడతాడు, పరాక్రమశాలి, కానీ కృష్ణుడు చెప్తే వింటాడు. నేను ధృతరాష్ట్రుడి ద్వారా కృష్ణుడికి చెప్పించి, కృష్ణుడి ద్వారా అర్జునుడికి చెప్పించి యుద్ధం ఆగేలా చేస్తాను, ఒప్పుకుంటావా అని అంటే వెంటనే అంటున్నాడు, నువ్వు నా మీద ప్రేమతో నువ్వు చెప్పేవే కానీ ఇది ఈ సమయంలో నన్ను చాలా బాధిస్తోంది సుమా, నువ్వు చెప్పినటువంటివి. నువ్వు కూడా నీ తండ్రి వలనే పాండవాభిమానాన్ని చూపిస్తున్నావు, నేను యుద్ధంలో విరమించమని చెప్పను. ఇప్పుడు యుద్ధంలో నాకు తెలిసి కర్ణుడు అర్జునుడిని సంహరిస్తాడు, ఇందులో సందేహమేం లేదు అంటూ తన దగ్గర ఉన్నటువంటి మొత్తం సైనికులతో చెప్తున్నట్ట, మీరు ఊరుకున్నారేంటి, విజృంభించండి అర్జునుడిపై కానీ. ఈ లోపల వాళ్ళు విజృంభిస్తున్నా వాళ్ళని దాటుకుంటూ అర్జునుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఆ సమయంలో కర్ణుడు అర్జున్ని 10 గాయపరిచేట. వెంటనే ఈయన కూడా వాటికి సమాధానంగా చెప్తూ ఉండగా దివ్యాస్త్రములు అనేకం ప్రయోగించడం జరిగింది. అర్జునుడు ఆగ్నేయాస్త్రాన్ని కర్ణుడిపై ప్రయోగించాడు. ఈ అస్త్రములు ఊరికి నీ అస్త్రం అస్త్రం చెప్పామని కాదు, అస్త్రములు విన్నప్పుడు తది అధిదేవతల అనుగ్రహం మనకు లభిస్తుందనే ఉద్దేశంతో ఇక్కడ చెప్తున్నా. ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు అర్జునుడు. ఆగ్నేయాస్త్రం వస్తే చొర చొర మంటలు, నిప్పులు రాల్చుతూ ఉండగా వెంటనే కర్ణుడు దాన్ని ఉపశమింపజేయడానికి వారుణాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ వారుణాస్త్రంలో హఠాత్తుగా మబ్బులు పట్టి వానలు కురవడం మొదలుపెట్టింది. అది చూసిన అర్జునుడు వాయవ్యాస్త్రంతో వాటంటి చెదరగొట్టాడు. ఆ సమయంలో దివ్యములైన అనేక రకమైన అస్త్రాలని ప్రయోగిస్తున్నాడు ఈ మహానుభావుడు. పైగా వజ్రాస్త్రాన్ని ఎప్పుడైతే ధనంజయుడు ప్రయోగించాడో దాని నుంచి భయంకరమైన బాణములు వెలికి వచ్చేట, ప్రయోగించిన దాని నుంచి వివిధములైన రూపాలతో వచ్చాయి, కొన్ని సర్పరూపాలతో వస్తున్నాయి, కొన్ని వరాహ కర్ణ రూపాలతో వచ్చేట, రకరకాల రూపాలతో ప్రయోగించిన ఒక్క అస్త్రము నుంచి బోలుడిని బాణాలు వస్తున్నాయండి. ఆ వచ్చినవన్నీ కూడా మొత్తం కౌరవ వీరులందరి మీద పడడమే కాకుండా కర్ణుని చుట్టుముట్టి బాధించుతున్నాయి. వెంటనే కర్ణుడు చూసి ఇంకా లాభం లేదని భార్గవాస్త్ర ప్రయోగం చేశారు ఇతను. భార్గవాస్త్రం అంటే ముందే చెప్పుకున్నాం, పరశురాముడు ఇచ్చినది. అది ఇదివరకటి యుద్ధంలో ఒకసారి ప్రయోగించాడు, కానీ కొంతసేపటికి దానంతరం అదే శమించింది. ఇప్పుడు యుద్ధంలో మళ్ళీ భార్గవస్త్రాన్ని వేశాడు. ఈ భార్గవస్త్రంతో మొత్తం పాండవులు సేనలందరికీ కూడా దుస్సహమైంది. ఈ సమయంలో ఇలాంటి విషయాన్ని చూసినటువంటి అర్జునుడు తాను దానికి సమాధానంగా దివ్యములైన మరికొన్న అస్త్రములు ప్రయోగించదలుచుకొని కృష్ణునితో చెప్తున్నాడు, నేను ఇప్పుడు లోక కళ్యాణం కోసం, కర్ణవధ కోసం ఒక భవ్యమైనటువంటి అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాను, నువ్వు దీనికి అనుమతించాలి అన్నాడు. అని నమస్కరించి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. చిత్రం ఏంటంటే ఆ బ్రహ్మాస్త్రం అటు రాగానే కర్ణుడు అవలీలగా తన దివ్యాస్త్రంతో భంగపరిచాడండి. ఇది తెలుసుకోవాల్సినది ఆశ్చర్యం. బ్రహ్మాస్త్రానికి సమాధానం చెప్పగలిగాడంటే ఆ కర్ణుడు ఎటువంటి వాడో ఆలోచించుకోండి. ఇక్కడ ఎప్పుడైతే ఆ విధంగా సమాధానం లభించిందో వెంటనే అర్జునుడు బంగారు రెక్కలు కలిగిన 10,000 బాణాలను ఒక్కసారి వేశాడండి. ఇది ఆశ్చర్యకరమైన అంశం. ఇక్కడ సామాన్యమైంది కాదు, ఇక్కడ 10,000 బాణాలను ఒకేసారి ప్రయోగించాడు ఇక్కడ అర్జునుడు. ఆ 10,000 బాణాలు మహా తీవ్రంగా అగ్నిజ్వాలలు వెదజల్లుతూ మహానుభావుడైనటువంటి కర్ణుని వైపు రావడం మొదలుపెట్టాయి. ఆ 10,000 బాణాల యొక్క తాకిడి తట్టుకోలేక దానికి ప్రతిగా మరికొన్ని అస్త్రములు ప్రయోగిస్తున్నాడు ఇక్కడ. అందులో పెద్ద ఎలుగుతో భయంకరంగా కర్ణుడు గర్జిస్తూ ఘోర బాణాలని ప్రయోగించడం మొదలుపెట్టాడు. ఇలా పరస్పరం జరుగుతున్నటువంటి యుద్ధంలో కర్ణుడి దగ్గరున్న సభాపతి అనేవాడిని అర్జునుడు గాయపరిచాడు. ఆ దెబ్బకి ఆ సభాపతి క్రింద పడగానే కర్ణుడు ఆశ్చర్యచకితుడు అయి నిలబడి ఉండగా ఆ కర్ణును కూడా గాయపరిచాడు అర్జునుడు. ఈ విధంగా అర్జును యొక్క పరాక్రమం చూస్తూ ఉండగా కౌరవులు ఒక్కసారి ఆహాకారాలెత్తి ఆక్రోశిస్తూ, కర్ణ నువ్వు విజృంభించవయ్యా, ఈ విధంగా వాళ్ళని సంహరించవయ్యా అని అడుగుతున్నారు. ఈ లోపల యుధిష్ఠిరుడు కొంత చికిత్స చేసుకుని కాస్త కుదుటపడి యుద్ధం చేయాలని వచ్చేటండి. యుద్ధం చూడాలని వచ్చి దూరం నుంచి చూస్తున్నాడు దీన్ని అంతటి కూడా. ఈ లోపల కొంతమంది పాంచాలులు కర్ణాదుల్ని కొట్టడానికి ఈ కర్ణ అర్జునుల మధ్యకు వచ్చారు. అక్కడ కౌరవశాలను ఎదుర్కొనడానికి వారందరినీ కూడా కర్ణుడు సమాధానం చెప్తూ ఉండగా అర్జునుడు కర్ణుని చేతి తొడుగుల్ని కొట్టేట ఒక్కసారి. వెంటనే ఆ కర్ణుడు వేసినటువంటి బాణాలతో ఒక అంధకారం అలముకుంది అక్కడంతా కూడా. కానీ అంధకారాన్ని అర్జునుడు ఛేదించగలిగాడు ఆ సమయంలో. అప్పుడు కర్ణుడి విజృంభణ ఎలా ఉన్నదంటే రౌద్ర ముహూర్తంలో రుద్రుడు ఎలా ఉంటాడో అలా ఉన్నట్టండి ఇక్కడ. అది శ్మశానంలో క్రీడిస్తున్న రుద్రుని వలె కర్ణుడు అర్జున్ని బాణాలతో నెత్తురు ఓడుతూ ఉండగా నిలబడి ఉన్నాడు. ఆ సమయంలో భయంకరంగా విషం క్రక్కుతున్న 5 బాణాలని కర్ణుడు అర్జునుడి ప్రయోగించాడు. ఇది విషం క్రక్కుతున్నటువంటి ఆ బాణములు ఎప్పుడైతే భయంకరంగా చొరచొరలాడుతూ వస్తూ ఉన్నాయో అప్పుడు ఆ బాణములు తీవ్రంగా వస్తూ కృష్ణ పరమాత్మ యొక్క కవచాన్ని ఛేదించుకుని భూమిలోకి ప్రవేశించి తిరిగి పైకి వెళుతూ కర్ణుని వైపు వెళుతున్నాయట. కర్ణుని యొక్క తిరిగి అమ్ముల పొదులోకి వెళ్ళడానికి 5 బాణాలు. అది చూశాడు అర్జునుడు. ఈ మామూలు బాణములు కావని 5 కూడా తన యొక్క దివ్యాస్త్రంతో ఛేదించాడు. ఈ బాణములు సర్పరూపములు, ఇవి తెలుసుకోవాల్సినది. విష సర్పములు ఆ బాణములలో దాగి ఉన్నాయి. వాటిని ప్రయోగిస్తే అది కేవలం కృష్ణ పరమాత్మ యొక్క కవచాన్ని ఛేదించుకు వెళ్ళాయి. తిరిగి వస్తున్న వాటిని కొట్టాడు అక్కడ. అటు తర్వాత కర్ణుడు బాధతో కంపించిపోయాడు. అర్జునుడు వేసినటువంటి ప్రాణాంతకమైన బాణాల ధాటికి నిలబడలేక కంపించిపోతూ ఇంకా తీవ్రంగా తన దగ్గర దాచుకున్నటువంటి ఒక మహాపదునైనటువంటి శస్త్రాన్ని, బాణాన్ని తీశారండి. ఈ బాణాన్ని చాలా జాగ్రత్తగా తీసుకున్నాడు. ఇది సర్పముఖ బాణం. దీన్ని ఎప్పటికప్పుడు పూజ చేస్తూ ఉంటాడట. అమ్ములు పొదులు పెట్టినప్పుడు కూడా దానిపై చందనం పొడి జల్లి పెట్టుకుంటాడటండి ఇక్కడ సర్పముఖ బాణం. ఆ సర్పముఖ బాణాన్ని తీస్తూ ఉండగా పాతాళ లోకంలోంచి వచ్చిన ఒక సర్పం దానిలోకి ప్రవేశించింది ఆ బాణంలోకి. ఎందుకంటే అది అర్జునుడిపై ప్రతీకారం పట్టి ఉంది అది తెలుసుకోవాల్సిన. దాని పేరు అశ్వసేనుడు అనే ఒక సర్పము, తక్షకుడి యొక్క పుత్రుడు అండి, తక్షక సంతానానికి చెందినటువంటి వాడు. ఆ భవ్యమైనటువంటి సర్పముకి ఎందుకయ్యా ప్రతీకారం అంటే అర్జునుడు కాండవ వన దహనం చేస్తున్నప్పుడు ఈ సర్పము తప్పించుకుంది. ఆ సమయంలో తనదైనటువంటి కొంత మాతృవంశములు అందరూ దగ్ధమయ్యేట. అది ప్రతీకారంలో పెట్టుకున్నది ఇక్కడ. ఆ కారణం చేత అశ్వసేనుడు దానిలో ప్రవేశించాడు. బాణాన్ని ప్రయోగించాడు కర్ణుడు. అది మహా తీవ్రముగా వస్తున్నది. అర్జునుడు దాన్ని కొడదామనుకున్నది, కేవల నాగాస్త్రం అనుకున్నాడు. కానీ అశ్వసేనుడు ఉన్నాడండి దాంట్లో. ఆ విషయం ఎవరికి తెలుస్తుంది? అది ఒక ప్రయోగించిన కర్ణుడికే తెలియదు ఆ లోపల సర్పం ఉందని. తీవ్రంగా వస్తుంది, అది వచ్చిందా, శరీరానికి తాకిందా, ఇంక అర్జున్ నిలబడ్డండి. ఇది గమనించిన కృష్ణ పరమాత్మ ఒక్కసారిగా రథాన్ని తన పాదంతో తొక్కి కిందకి దించాట. ఒక్కసారి ఆ సర్పం ఒక బాణం పైకి వస్తున్నది. చిత్రం ఏంటంటే ఆ వచ్చిన సర్పం వెంటనే తొక్కగానే గుర్రములు మోకాళ్ళ మీద కూర్చున్నాయట. ఒక్కసారి భూమిలో కృంగింది అర్జునుని యొక్క రథం, కృష్ణ పరమాత్మ యొక్క పాదం యొక్క తాకిడికి. ఆ వెళ్ళినటువంటి ఆ సర్పముఖాస్త్రంలో ఉన్న అశ్వసేనుడు కిరీటి యొక్క కిరీటాన్ని పడగొట్టేట. అంతే, అదే కానీ చెయ్యకపోయింటే శరీరాన్ని పడగొట్టేవాడు. కిరీటం పడింది. ఈ కిరీటాన్ని పడగొట్టడం సామాన్యం కాదు, ఇంద్రుడు పెట్టినటువంటి కిరీటం, దాన్ని పడగొట్టాడు. ఇది చూసి ఆశ్చర్యపోతున్నాడు కర్ణుడు. ఈ లోపల మళ్ళీ అశ్వసేనుడు వెనక్కి వెళ్ళి అంటున్నట్ట కర్ణుడితో, మరొక్కసారి బాణం వెయ్యు, నేను వెళ్ళి ఇందాక సరిగ్గా నువ్వు వెయ్యలేదు, ఇప్పుడు వెయ్యి సరిగ్గా, కొంచెం జాగరూకుడవే వెయ్యు, నేను అర్జున్ని చంపాలి ఇవాళ, మళ్ళీ వెయ్యి అస్త్రాన్ని అన్నట్ట. నేను ఒకసారి ప్రయోగించిన అస్త్రాన్ని మళ్ళీ ఆ యుద్ధ సమయంలో ప్రయోగించను అన్నాడు. అంటే తన నియమాన్ని తను గట్టిగా చెప్పాడు. ఇక్కడ ఆ నియమాలు అయినవి. మరి ఇందాక భార్గవాస్త్రం వేశాడు, మళ్ళీ వేశాడు అనద్దు. భార్గవాస్త్రం అప్పుడు జరుగుతున్న యుద్ధంలో వేశాడు, ఒక యుద్ధ సమయంలో ఒక్కసారి అది ఇక్కడ. అందుకే ఇప్పుడు నాగాస్త్రాన్ని నేను వెయ్యనన్నాడు ఆయన. నువ్వు వేయకపోతే నేను ఊరుకుంటానా అన్నట్ట అని ఆ సర్పము సర్పముగానే అర్జునుడి వైపు రావడం మొదలు పెడుతుందండి. ఇక్కడ అర్జునుడు చూస్తున్నాడు, ఏమిటయ్యా ఈ సర్పం ఇలా వస్తోంది అంటున్నాడు కృష్ణుడితో. నీకు తెలియదులే, వీడు అశ్వసేనుడు అనే సర్పం, తీ బాణం తీసుకోట్టన్నట్టు ఒక్కసారి కృష్ణ పరమాత్మ. అప్పుడు ఆ సర్పాన్ని బాణంతో అర్జునుడు కొట్టగానే సర్పం ఐదు ముక్కలై పడింది కింద. ఈ విధంగా అశ్వసేనుని సంహరించాడు. ఇలా కృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి లక్షణాన్ని మనం పరిశీలించాలి. కేవల యోధుడు ఇలాంటి పనులు చేయలేండి. ఇక్కడ ఈ విధంగా ఎప్పుడైతే అర్జునుడు కిరీటం పడిపోయిందో అర్జునుడు అదొక అందంతో ప్రకాశిస్తున్నట్ట, తన జుట్టుని తను ముడివేసుకుని తెల్లని వస్త్రంతో కప్పుకున్నట్టు. నేను ఒక్కసారి తెల్లని వస్త్రంతో అక్కడ కట్టుకున్నాడు, తలపాగలాగా కట్టుకుని యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఇప్పుడు ఆ సమయంలో ఆ భవ్యమైనటువంటి యుద్ధంలో ప్రతాపం విజృంభిస్తున్నది ఇక్కడ. అప్పుడు అర్జునుడు వేసినటువంటి బాణముల దెబ్బకి కర్ణుని యొక్క కిరీటం కింద పడింది. ఇప్పుడు మణులు వజ్రాలు బంగారము వీటన్నిటితో కూడినటువంటి కర్ణుడి యొక్క కిరీటం ఎప్పుడైతే క్రింద పడిందో ఆ సమయంలో పైగా కర్ణుడి కిరీటాన్ని కవచాన్ని కూడా ఛేదించట. నిజానికి సహజ కవచ కుండలములు పోయాయి కదా, మరి ఎలా జరిగాయి అంటే అవి పోయినందుకు గాను ప్రత్యేకమైన శిల్పుల్ని పిలిపించుకొని ప్రత్యేకంగా చేయించుకున్నట్టండి కవచం మన దానవీర సూరకర్ణుడు. అంటే కవచాలు పోయాయని ఊరుకోకుండా తాను మళ్ళీ ఒకటి అంత గట్టిగా శిల్పుల్ని పిలిపించుకుని అంత చక్కగా చేయించుకున్నాడు. ఇది గొప్ప విషయం ఇక్కడ. ఆ విధంగా చేయించుకుని కూర్చున్నటువంటి కవచాన్ని ఛేదించాడు అర్జునుడు. తెలుసుకోవాల్సింది ఈ మాట ఎందుకు చెప్పడం జరిగిందంటే అర్జున్ని పరాక్రమాన్ని తెలుసుకోవాలని. ఆ కవచాన్ని దుర్భేద్యమైన కవచం. చిత్రం ఏంటంటే ఆ కవచంతో పాటు చాలా చమత్కారంగా ఆయన కుండలాలను కొట్టేటాడు. ఇంకేం తల ఏమి తగలేదండి, కుండలములు మాత్రమే, అవి కింద పడ్డాయి, కిరీటం కింద పడింది. వెంటనే మహాకోపంతో కర్ణుడు బాణపరంపరలు వేస్తే అర్జునుడు వాటన్నిటికి సమాధానం చెప్పడమే కాకుండా ఆయన వేసిన బాణములొచ్చి గుచ్చుకున్నాయి. వాతపిత్త శ్లేష్మాది దోషములతో రావలసిన జ్వరాలన్నీ ఒకేసారి వచ్చినంత వేదన పడ్డట కర్ణుడు ఆ బాణాల తాకిడికి. వేదన భరించలేక మళ్ళీ తను పుంజుకుని యుద్ధం చేస్తూ ఉన్న సమయంలో ఆశ్చర్యంగా కర్ణుని రథచక్రం కృంగడం మొదలుపెట్టిందండి. ఇక్కడ మనం తెలుసుకోవాలి, ఇద్దరు రథాలు కృంగాయి కానీ అక్కడ కృష్ణ పరమాత్మ తన సంకల్పంతో కృంగదీశాడు. మళ్ళీ ఆ సర్పము భేదింపబడ్డాక తను మళ్ళీ పైకెత్తేశాడు శుభ్రంగా. ఇక్కడ ఈ రథం కృంగింది, ఇదొక శాపము. ఏమిటా శాపము అంటే అతను దొరికిన విప్రశాపం. ఇతను తెలియక చేసినటువంటి గోవధ వల్ల విప్రుడిచ్చిన శాపానికి నీకు సరి అయిన యుద్ధ సమయంలో రథం కృంగిపోతుంది అని చెప్పడం చేత భూమిలో కూరుకుపోయింది వెంటనే. ఇక్కడ ఎలా ఉన్నది అంటే పెద్ద రావి చెట్టు వేదికతో సహా భూమిలోని కృంగినట్లుగా కృంగితినండి. ఉపమానం ఎంత చక్కగా చెప్పాడు చూడండి. రావి చెట్టు చుట్టూ కొందరు వేదికలు పెడతారు, వేదికతో సహా రావి చెట్టు భూమిలో కృంగితే ఎలా ఉంటుందో అలా రథం కృంగిందిట. రథం కదిలిపోయింది ఒక్కసారి. కానీ దానిమీదే ఉంటూ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాలని చూసేటాయన. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించబోయాడు కర్ణుడు. అదే సమయంలో అర్జునుడు ఇంద్రాస్త్రాన్ని ఉపమంత్రించి ప్రయోగించడంతో అతడిది ఇంకా ప్రారంభ దశలోనే ఆగిపోయింది. పంచ సూర్యతమో లోకే సాధు వృత్తశ్చ పాండవా. ఆ సమయంలో ఆ రథయుద్ధం ఎప్పుడు క్రిందికి దిగుతోందో పైన అలాగే వంగిపోతున్న రథంలోనే ఉండి యుద్ధం చేస్తున్నటువంటి ఆ మహానుభావుడు తర్వాత నెమ్మదిగా కిందకి దిగి అర్జునుని యొక్క శరాలకి సమాధానం చెప్తున్నట్ట. కిందకి దిగి అలా కూర్చోలేదండి విరధుడే, అని యుద్ధం చేస్తూనే ఉన్నాడు. కనుక అర్జునుడు చివరి వరకు తనతో యుద్ధం చేస్తున్న కర్ణుడితోనే యుద్ధం చేశాడు కానీ యుద్ధాన్ని విరమించుకున్న కర్ణుడిని కొట్టలేదు. ఇది తెలుసుకోండి, ఇది ప్రధానమైన అంశం. యుద్ధం చెయ్యకుండా ఆగిపోయిన వాడిని కొట్టకూడదు కానీ యుద్ధం చేస్తున్న వాడిని కొట్టవచ్చు. అక్కడ నిలబడి పైగా అర్జునుడు అల్లెత్రాటిని ఛేదించదలుచుకున్నట్ట. ఈ అల్లెత్రాటిని ఛేదించడం కోసమని 11 బాణాలు వేశారండి. వేసిన అది ఏమీ కాలేదుట, ఎందుకంటే 100 అల్లెత్రాట్లు ఉన్నాడు ఒక్క దాంట్లో. ఒక 11 పోతే అదికి ఏం పర్వాలేదు, మిగిలిన అల్లెత్రాళ్ళు ఉన్నాయి. దానితో ఆయన విజృంభిస్తున్నాడు. కర్ణుడు ఊహించలేనంత వేగంగా ప్రయోగిస్తూ ఉంటే ఆశ్చర్యకరంగా తాను దిగి కర్ణుడు అర్జునుడిపై ఒక బాణాన్ని వేశాట. అర్జునుడు దాని నుంచి తేరుకునే లోపల తన రథాన్ని పైకెత్తడానికి ప్రయత్నిస్తూ గుంజుతున్నాడు పైకి. నిజానికి అది కూరుకుపోతుందని శాపం అయినప్పుడు ఎలా పైకి లేస్తుందండి, ఇక్కడ ఆ ప్రయత్నమే వృధ. మొత్తానికి అది కుదుపుతూ ఉంటే భూమి మొత్తం లేస్తున్నట్టు అనిపించిందే తప్ప లోపలికి దిగిన చక్రం బయటికి రాలేదు. రథం కృంగిపోతున్నటువంటి దశలో అర్జునుడికి కన్నీరు వచ్చింది. అప్పుడు కన్నీరు వచ్చి అంటున్నాడు, త్వంచ సూరతమో లోకే సాధువృత్తశ్చ పాండవా, నువ్వు సామాన్యుడివి కావయ్యా, సూరతముడివి, సత్ప్రవర్తన కలిగిన వాడవు. ఓ అర్జున, అభిజ్ఞో యుద్ధధర్మాణం వేదాంతావృధాప్లుత, నువ్వు వేదాంత యజ్ఞములు చేసినవాడు, అంటే వేదాంత విద్యను చదివినవాడు, అంతేకాదు వేదాంతమనే యజ్ఞముల అవభృత స్నానం చేసినవాడు అన్నాడు. చాలా అద్భుతమైన మాట చెప్పాడండి ఇక్కడ. వేదాంతమనే యజ్ఞాల్లో అవభృత స్నానం చేశాడు అంటే అర్థమేంటి, వేదాంతమనే యజ్ఞ బోధ సంపూర్ణముగా పొందినవాడు, దాని ఫలం పొందినవాడు. ఎందుకు ఆ మాట అన్నాడో మనం తెలియాలి. వేదాంతములో అవభృత స్నానం చేశామంటే సంపూర్ణమైన వేదాంత జ్ఞానం నీకున్నది. ఎందుకు అవ అంటే అనగలిగాడంటే, సర్వ వేదాంతసారమైన భగవద్గీత విన్న ధన్యుడు అయ్యా నువ్వు అని చెప్పడం ఇందులో ఉన్నటువంటి భావం ఇక్కడ. అది ఇక్కడ ధ్వనింపజేస్తున్నాడు. పైగా అభిజ్ఞో యుద్ధధర్మాణం, నీకు యుద్ధధర్మములు తెలుసు, దివ్యాస్త్ర విధం, నువ్వు దివ్యాస్త్రములు తెలిసిన వాడువు, కార్తవీర్య సమోయుధి, కార్తవీర్యుడు లాంటి వాడువు, కార్తవీర్య అర్జునుడు, అర్జునుడు అందుకు చూపించాడు ఇక్కడ. పైగా ఆయన 1000 చేతుల నుండి బాణములు వేస్తాడు, 2 చేతులతోనే 1000 బాణాలు పెట్టయ్యా నీది, అటువంటి వాడవు నువ్వు, నీకు యుద్ధధర్మం తెలియదా, నా రథం కృంగిపోయిన దశలో నా పైన బాణములు వెయ్యవచ్చా, ఇది అధర్మము, పైగా నేను విరధుణ్ణయి ఉన్న దశలో నా మీద బాణములు వేయవచ్చా, రథం మీద ఉన్నవాడు నేలపై ఉన్నవాడి పైన బాణములు వేయవచ్చా, ఇవి ఆలోచించి నేను రథం పైకి లాగే వరకు కూడా నువ్వు బాణములు వెయ్యకు, ఇది అధర్మం సుమా, అధర్మం సుమా అనగానే అప్పుడు కృష్ణ పరమాత్మ మాట్లాడుతున్నాడు, అబ్బా తమరు నోటి నుండి కూడా ధర్మవచనములు వస్తున్నాయే, ఇది అధర్మము, ఇది ధర్మం అనే మాట వస్తున్నది, ఇన్ని తెలివితేటలు గతంలో ఏమయ్యాయ్యా నీకు అంటున్నాడు. ఇది చెప్పి కొట్టడం అంటే ఇదండి, చెప్పకుండా కొట్టడం కాదు. జయసౌక తేసా అని ఒక మాట ఉన్నది, ఎవడిని ఎలా కొట్టాలో అలా కొట్టాలండి, ఇది ధర్మం, ఇంతకు మించి మరి ఏమీ లేదు తెలుసుకోండి ఇక్కడ. ఎవడిని ఎలా కొట్టాలో అలా కొట్టాలి, ఇది కృష్ణ పరమాత్మ చూపిస్తున్న గొప్ప రాజనీతి. తమబ్రవిద్వాసు దేవో రథస్థో రాధేయ దిష్ట్యాస్మ స్మరసీహ ధర్మం. ఓహో, ఓ రాధేయా, దిష్ట్యా స్మరసి ఇహ ధర్మం, అదృష్టవశాత్తు ఇప్పుడు ధర్మాన్ని స్మరిస్తున్నారే. ప్రాయేణ నీచ వ్యసనేసు మగ్న నిందంతి దైవం కుకృతం నతు స్వం. ఇది గొప్ప సైకాలజీ చెప్పాడండి ఇక్కడ మహానుభావుడు. సాధారణంగా నీచులు వాళ్ళ కష్టం వచ్చినప్పుడు ధర్మాల గురించి మాట్లాడతారు, అంతేకాదు ఆ ధర్మము దైవము నాకు అన్యాయం చేస్తాడని దైవాన్ని ధర్మాన్ని తిడతారు. వాళ్ళు చేసిన చెడ్డ పనుల గురించి వాళ్ళు తిట్టుకోరు, ఇది నీచుల స్వభావము, ఇది బాగా తెలుసుకోవాల్సింది. అందుకే ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు ఒక్కసారి తాము ఎంతో మంచివాళ్ళమని, తమ చెడును తలంచుకోకుండా భగవంతుడు ఎంత అన్యాయం చేశాడు ఆయన అంటూ ఉంటారే వాళ్ళందరూ తెలుసుకోవాలని, అది నీచ స్వభావము. కష్టాలు కలిగినప్పుడు దైవాన్ని నిందించడం, ధర్మాన్ని నిందించడం అనేటటువంటిది నీచ స్వభావం. కానీ దుర్మార్గులకి కష్టకాలంలోనే ధర్మం గుర్తొస్తుంది, ఏం చేస్తాం, అది నీకు వచ్చింది చాలా సంతోషం, ఎప్పటికైనా చచ్చే ముందేనే ధర్మం గుర్తుంది చాలు. అందుకు ధర్మం ఏంటో తెలుసుకుని చచ్చేవనుకో పుణ్యలోకాలకు పోతావు, లేకపోతే చేసిన అధర్మమే ధర్మం అనుకుంటావు, జాగ్రత్త. ఈ ధర్మం ఏమయ్యిందా నీకు అంటూ ఇక్కడ కొతే ధర్మస్తదాగత అని మకుటంతో వరుసగా కొన్ని శ్లోకాలు వస్తాయండి, అద్భుతమైన శ్లోకాలు ఇవి. నిజానికి అర్జునుడు ఏ బాణాలు వేసాడో తెలియదు, కానీ కృష్ణుడు వేస్తున్న అద్భుత బాణాలు ఇవి, వాగ్రూప బాణాలు చూడండి ఇక్కడ. యథా సభాయాం రాజానమనక్షజ్ఞం యుధిష్ఠిరం అజేషి చకుని జ్ఞానాత్ కృతే క్వతే ధర్మస్తదాగత. సభలో జీవితం అంటే తెలియనివాడు, నేను ఆడను అంటున్నవాడిని కూడా మాయగా అన్నీ తెలిసిన శకుని ఆడినప్పుడు తెలిసి కూడా తమరు నోట ధర్మం పలకలేదే, అప్పుడెక్కడికి పోయిందయ్యా నీ ధర్మం. క్వతే ధర్మస్తదాగత, అప్పుడెక్కడికి పోయింది నీ ధర్మం, ఇది దీని అర్థం. వనవాసే వ్యతీతే చ కర్ణవర్షే త్రయోదశే న ప్రయచ్ఛసి యద్రాజ్యం క్వతే ధర్మస్తదాగత. 13 ఏళ్ళు నియమం తప్పకుండా వనవాసం అజ్ఞాతవాసం చేసుకు వచ్చినటువంటి పాండవులకు రాజ్యాన్ని ఇవ్వకుండా చేసేవే నీ మాట వల్లే దుర్యోధనుడలా ఉన్నాడు. అప్పుడెక్కడికి పోయిందయ్యా నీ ధర్మం? యద్భీమసేనం సర్పైశ్చ విషయుక్తైశ్చ భోజనై అచరత్వన్మతే రాజా క్వతే ధర్మస్తదాగత. బాల్యంలో భీమసేనుడిని విషం పెట్టి చంపాలని ప్రయత్నించి నీటిలో తోసివేశారే, అది ఎక్కడికి పోయింది? దుర్యోధనుడు చేశాడు కదా అని అనద్దు, ఇది కర్ణుడు చేసిందే. జాగ్రత్తగా భారతం చదివితే తెలుస్తుందండి. ఎందుకంటే వాళ్ళు విద్యార్థులుగా ఉన్నప్పుడు కర్ణుడి స్నేహితుడై దుర్యోధనుడిని ప్రేరేపిస్తాడు. అందుకు దుర్యోధనుడు చేసిన పాపాలలో కర్ణుడికి వాటా ఉంది, కర్ణుడి పాపాలలో దుర్యోధనుడికి వాటా ఉంది. కృష్ణుడు అనవసరంగా మాట్లాడాడని మనం తెలుసుకుంటే చాలు, ఇక్కడ మనకు అనవసర సందేహాలు. కొతే ధర్మస్తదాగత యద్వారణావతే పార్థాన్ సుప్తాన్ జతుగృహే తదా అదీపయస్త్వన్ రాధేయా కొతే ధర్మస్తదాగత. లక్క ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని తగలబెట్టడానికి ప్రయత్నించారే, అప్పుడేమైంది మీ ధర్మం? యదా రజస్వలాం కృష్ణాం దుశ్శాసన వశే స్థితాం సభాయాం ప్రాహ సకర్ణ క్వతే ధర్మస్తదాగత. ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఇది మహాపాపాల్లో కల పెద్ద పాపం అండి. ఇది ఒక్కటి చాలు కర్ణుణ్ణి 100 మార్లు చంపవచ్చు. చూసుకోండి ఇక్కడ ఇది మహాపాపం. ఎందుకంటే స్త్రీని ఒక పతివ్రతని పట్టి సభలో అవమానించడానికి హేతువు నువ్వు. పైగా సభాయాం ప్రాహ సకర్ణ, ఆ సభలో దుశ్శాసనుణ్ణి వస్త్రములు ఒలిచి వేయడానికి చెప్పింది నువ్వు. అప్పుడెక్కడైంది నీ ధర్మం? వినష్ట పాండవ కృష్ణే శాశ్వత నరకం గత పతిమన్యు వృణేశ్వేతి వదంస్త్వం గజగామిని ఉపప్రేక్షసి రాధేయా క్వతే ధర్మస్తదాగత. అంతేకాదు పాండవులు బ్రతుకున్నా చచ్చినట్లే, అందుకు నువ్వు కౌరవుల్లో ఎవరో ఒకరిని వర్రించు, అక్కడ దుర్యోధనుడు ఉన్నాడు సిద్ధంగా అనగానే దుర్యోధనుడు తోడ చూపించాడు. అలాగ కారు కూతురు కూసింది నువ్వు కాదు. అప్పుడేమైంది నీ ధర్మం? ఇప్పుడు చెప్తున్న ధర్మవాక్యములు రాజ్యలుబ్ధ పునః కర్ణ సమాధ్యత పాండవాన్ యదా శకుని మాస్త్రిత్య కృతే ధర్మస్తదాగత. ఏదో వాళ్ళు తిరిగి వెళ్ళిపోతూ ఉంటే శకుని మాయాద్యుతం మీద నమ్మకంతో నీ ప్రేరణతో దుర్యోధనుడు నువ్వు కలిసి మళ్లీ పిలిపించి జ్యూతంలో ఆడించి వాళ్ళని రాజ్యభ్రష్టులను చేశారే. అంతేకాదు కింద పడి ఉన్నవాడిని రథం నుంచి కింద పడిన వాడిని చంపకూడదంటావా? మీరు చేసినటువంటి ఆ పద్మవ్యూహంలో రథము ఆయుధములు అన్నీ పడిపోయి క్రింద నిలబడినటువంటి ఒక పిల్లవాడిని పట్టుకుని మొత్తం తోడేళ్లులా మీరందరూ కలిసి ఒక్కడిని చంపారే, అప్పుడేమైంది మీ ధర్మం అన్నాడండి. ఇక్కడ ఇక్కడ చాలు అంటే ఎంత బలీయమైన కారణాలు చూపిస్తుంది ఇదండి. అంతేగాని కర్ణుడిని అన్యాయంగా చంపారంటే వీడు పరమ పాపాత్ముడిని అర్థం అన్నవాడు. ఎందుకంటే వాడిని అలాగే చంపాలి. ఎందుకంటే ఏ విధంగా వాళ్ళ అపకృత్యములు చేశారు అవే అపకృత్యములు అదే విధంగా బూమరాంగ్ తిరుక్కొట్టేయండి. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ కర్మఫల ప్రదాత అయిన కృష్ణుడికి తెలిసి లెక్క మనకు తెలుస్తుందా? కాల కలయతామహం అన్నాడు పరమాత్మ. లెక్కించే వాళ్లలో కాలాన్ని నేను, వీళ్ళు మర్చిపోవచ్చు అని కౌంటింగ్ అంతా తెలిసండి. మరి సభలో కృష్ణుడు లేడు కదండి, అంత పొసగుచ్చినట్టు ఎలా తెలిసిందంటే ఆయన లేడా లేకపోతే ద్రౌపదిని ఎలా రక్షించాడు? పద్మవ్యూహంలో జరిగింది ప్రతిదీ ఆయన ఎంత గమనించాడో చూడండి. ఇక్కడ కొతే ధర్మస్తదాగత, ఎక్కడికి పోయింది ఆ ధర్మం? ఇంత ప్రశ్నలు వేస్తే ఏవ ముక్తస్తదా కర్ణో వాసుదేవేన భారత లజ్జయావనతో భూత్వా నోత్తరం కించిదుక్తవాన్. వెంటనే తల వంచెట్ట సిగ్గుపడి అంటే ఒప్పుకున్నాడు కృష్ణ, ధర్మమే. నేను ఇలా నిలబడి ఉన్నప్పుడు నువ్వు సంభరించిన అన్ని విధాల ధర్మమే. నువ్వు ఒప్పుకుని కూర్చోలేదండి, మళ్ళీ ధనుస్సుని సంధించాడు, బాణాలు వేస్తూనే ఉన్నాడు. ఇది ఆగలేదు. తనపై బాణాలు వేస్తూ ఉన్నవాడిని తాను సంహరించడం దోషం కాదు, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అప్పుడు అర్జునుడు చూస్తూ ఉండగా అర్జున ఆగకు బాణం ప్రయోగించక్కడన్నాడు. అంతేగాని కృష్ణుడు చెప్పాక మరో ఆలోచన లేదు గనక ఇప్పుడు దివ్యమైన బాణాన్ని తీశాడు. ఇది ఎందుకంటే బ్రహ్మాస్త్రాదులు కాదు ఇప్పుడు తీయవలసింది. అంజలికము అనే ఒక బాణాన్ని తీసి దాన్ని మంత్రిస్తున్నాడు మహానుభావుడు. మంత్రించుతూ ఒక దివ్యమైన శపథాన్ని కూడా కలుపుతున్నట్ట. సరిగ్గా ఇంద్రజిత్తుని కొట్టేటప్పుడు లక్ష్మణస్వామి ఏ విధంగా రామాయణంలో మంత్రం చదువుతాడో అటువంటి మంత్రాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. ఇక్కడ ఈ భవ్యమైన మంత్రాన్ని చూడాలి. కులిశ ప్రస్ఫురణాపహాసన విభాగుచ్చంబులన్ కల్గి ఆ కలమై వచ్చు కృతాంతు వక్త్రమననుగ్రంబై మురారాతి రుద్రుల చక్రంబును శూలమున్ దెగడుచున్ క్రూరంపుటొప్పారుణంజలికంబైన మహాస్త్రమున్ దొడివి కర్షంబుబ్బునంజేయుచున్. ఆ అస్త్రం ఎలా ఉందో మన తిక్కన గారి పద్యం తెలియకపోతే చదవకపోతే దాటి రాదండి మనకి. కులిశ ప్రస్ఫురణాపహాసన విభాగుచ్చంబులన్ కల్గి దాని కొన ఎలా ఉన్నదయ్యా అంటే వజ్రాయుధముల వంటి తీవ్రత కలిగినటువంటి, పైగా మురారి చక్రము రుద్రశూలము తెగడుచును, విష్ణు చక్రాన్ని రుద్రశూలాన్ని కూడాను మించిపోతోందా అన్నట్లుగా తీవ్రమైనటువంటి ఆ దివ్య శస్త్రాన్ని తీసి ఒక్కసారి నమస్కారం చేసుకున్నట్టు పరమాత్మని. తపోస్తి తప్తం సగురవశ్చతోషిత, తపోస్తి తప్తం గురవశ్చతోషిత, మయా యథేష్టం సుహృదాం శృతం తథా అనేన సచ్చేన నిఘం త్వయం శరః సుసంహృత కర్మ మరిం మమూర్జతం ఇత్యుక్తవాంస్తం ముమోచ బాణం ధనంజయ కర్ణవధాయ ఘోరం. కర్ణవధకై ఈ దివ్యమైనటువంటి బాణాన్ని ప్రయోగిస్తూ ఒక సత్యాన్ని దాంతో కలుపుతున్నాడండి. ఈ సత్యమే పెద్ద అస్త్రమవుతోంది. ఏమిటా సత్యం అంటే, ఏను తపశ్చరణంబున దానంబున గురుజనాభితర్పణమున నిత్యానూన వ్రతశీలుడ నేనియు కర్ణుతల ద్రించు ఈ శరము అని అన్నాడు. ఇక్కడ నేను నా జీవితము తపస్సుతో పవిత్రమైనదైతే, నా జీవితంలో గురువులను నిరంతరం వినయముగా ఆరాధించిన వాడనైతే, దానాదులతో యోగ్యులను మిత్రులను తృప్తిపరచిన వాడనైతే ఈ బాణము కర్ణుని వధించుగాక అన్నాడు. దీన్ని బట్టి అర్జున్ చరిత్ర ఎంత గొప్పదో తెలుస్తుంది కదా, మూడు మాటల్లోనే తెలుస్తున్నది. ఈ విధంగా చెప్పి ఆ బాణాన్ని ప్రయోగించాడు. ఆ బాణం ఎటువంటి ఆటంకము లేకుండా నిరాటంకంగా శరోత్తమేనాంజలికేన రాజం సదా మహాస్త్ర ప్రతిమంత్రితేన పార్థోపరాణే శిర ఉచ్చకర్త వైకర్త నస్యాత్ మహేంద్రసూను. ఆ మహేంద్రసూనుడైనటువంటి అర్జునుడు ప్రయోగించినటువంటి అంజలిక మనబడేటువంటి ఆ బాణము దివ్యాస్త్రమంత్రములతో మంత్రితమై అర్జున్ని యొక్క సత్యవాక్కుతో మంత్రితమై వచ్చి వైకర్తను యొక్క శిరస్సును ఖండించినది అన్నారు. కర్ణుని శిరస్సు నేలపై పడింది, మొండెము పడినది. ఒక్కసారిగా పాండవుల్లో విజయధ్వానములు వచ్చాయి. దుర్యోధనుడు ఆశ్చర్యచకితుడు, దిగ్భ్రాంతికి లోనయ్యాడండి. ఏ కర్ణుని ప్రాపు చూసుకుని ఇంత విజృంభించాడో ఆ కర్ణుడు దెబ్బతిన్నాడు. నిజానికి కుసుముష్టి కురిపించింది అర్జున్నిపై. ఈ భవ్యమైనటువంటి ఘట్టం సామాన్యం కాదు. మహాభారతంలో కర్ణుల్లేని భారతమా అని ఒక మాట ఉన్నది. కర్ణుని ప్రాధాన్యం మనం తెలుసుకుంటూ ఉన్నాం ఇక్కడ. దానితో పాటు కర్ణుడి దెబ్బ కొట్టడం కౌరవసేన యొక్క ప్రాణస్థానముని దెబ్బ కొట్టడమే సామాన్యం కాదు ఇక్కడ. అందుకు ఈ ఘట్టం దగ్గరే ఇటు దేవతలు అందరూ కూడా ఉత్కంఠతో ఉత్సుకతో చూస్తున్నటువంటి ఘట్టం ఇది. మీరు పరిశీలించారో లేదో, ప్రకృతి కూడా అలాంటి ఒక వాతావరణంలోకి మారింది. ఎందుకంటే వర్షకారకుడైన ఇంద్రపుత్రుడు విజృంభిస్తూ విజయం తథ్యమని చెప్తూ ఉంటే అన్నీ ఆ విధంగా ఉంటాయి. ఎందుకంటే వాయుపుత్రుడు అక్కడే ఉన్నాడు, ఇంక చెప్పడానికి ఉన్నది. అందుకు ఆ దివ్యమైన కనిపిస్తుంటే భారతంలో ఇది సామాన్యమైన అంశమేనండి. భారత కథాశ్రవణం జరిగిన చోట దివ్యశక్తులు ఆ విధంగా వస్తూ ఉంటాయి. అందుకు అది వింటూ ఆ వాతావరణంలో కూర్చోవడం ఒక భాగ్యం. మనకు ఆ భాగ్యాన్ని కల్పించాడు భగవానుడు. ఎప్పుడైతే కర్ణవధ పూర్తయిందో ఇంకా అంతా సత్తు మునిగిపోయింది. ఒక దిగులు ఏర్పడింది కౌరవుల్లో, ఉత్సాహం వచ్చింది పాండవుల్లో. ఎవరి శిబిరాలకు వారు చేరారు. ఇంకా తర్వాత రోజు యుద్ధం చేయడానికి ఎవరిని నాయకుడిగా పెట్టుకోవాలో ఆలోచన. ఈ లోపల కృపాచార్యులు వారు వచ్చారు. వచ్చి, దుర్యోధన విన్నావు కదా, ఇంకా చెప్పుకోదగ్గ యోధులు మనకెవ్వరూ మిగలలేదు. ఇంచుమించు మన సేనలన్నీ దెబ్బతినేశాయి, మిగలలేదు. పైగా ఎన్ని పోయినా పర్వాలేదుగా, నువ్వు మిగలాలిగా. తనను తాను రక్షించుకోవడం ప్రధానం. పాత్రంటూ సరిగ్గా ఉంటే లోపల వస్తువులు చెదరకుండా ఉంటాయి గనక. మిగిలిన వాళ్ళైనా క్షేమంగా ఉండాలంటే పాత్ర లాంటి వాడవైనా నువ్వు క్షేమంగా ఉండాలి. రక్ష దుర్యోధన ఆత్మానమాత్మ సర్వస్య భాజనం. నిన్ను నువ్వు కాపాడుకోవాలి గనక. ఇప్పుడు నేను కార్పణ్యముతో అంటే బేలతనంతో చెప్తున్నాను అనుకోవద్దు. ఈ సమయంలో రాజనీతినికి బోధిస్తున్నాను. ఎందుకంటే ఏ సుఖాలు అనుభవించాలన్న శరీరం ఉండాలి. అది పోతే అన్నీ పోతాయ్యా. అందుకు నిన్ను నువ్వు రక్షించుకో. అయితే శత్రువుల కంటే మన బలం తగ్గినా, శత్రువులు మనకంటే బలవంతులైపోయినా అప్పుడు వారితో వెంటనే సంధి చేసుకోవాలనేది బృహస్పతి మతం. ఇప్పుడు రెండూ ఇప్పుడు కనిపిస్తున్నాయి. శత్రువుల కంటే మన బలం తగ్గింది, మన బలం కంటే శత్రువుల బలం పెరిగింది. కనుక ఇప్పుడు నువ్వు సంధి చేసుకుంటే దోషము రాదు సుమా. కనుక నువ్వు పాండవుడితో సంధి చేసుకో. పై యుధిష్ఠిరుడు దయాస్వభావుడు, ధృతరాష్ట్రుడు కృష్ణుడు నా మాట వింటారు. ఇది నేను కార్పణ్యముతో నత్వాం బ్రవీమి కార్పణ్యా న ప్రాణ పరిరక్షణాత్ పచ్చన్ రాజన్ బ్రవీమి త్వాం తత్పరా సుస్మరిష్యసి. నేను కేవలం ప్రాణాలు రక్షించుకోవడం కోసమో లేదా బేలతనంతోనో ఈ మాటలు చెప్పడం లేదయ్యా, పిరికితనంతో నేను చెప్పట్లేదు, రాజధర్మం నీకు చెప్తున్నాను అంటే దుర్యోధనుడు మాట్లాడుతున్నాడండి. ఎంత అద్భుతంగా ఉంటాయి ఇక్కడ దుర్యోధను మాటలు, సామాన్యం కాదు. ఇప్పుడు యుధిష్ఠిరుడు మళ్ళీ సంధ్యని నేనంటే నన్ను నమ్ముతాడనుకున్నావా? ఎందుకంటే నీ ఎంత వంచకుండా ఆయనకు తెలుసు. జూదంలో నాచే జయింపబడి రాజ్యం నుంచి భ్రష్టుడైన వాడికి మళ్ళీ నా మాటల మీద ఎలా విశ్వాసం వస్తుంది? కృష్ణుడిని నొప్పిస్తున్నానన్నవే, కృష్ణుడు ఇప్పుడు జరగబోయేవన్నీ ఇలా జరుగుతాయని హెచ్చరించి సంధి చేసుకోమని ముందే చెప్పాడు, అయినా ఆయన మాట వినలేదు అని చెప్పినవన్నీ జరిగాయి. ఇప్పుడు మళ్ళీ ఏ మొహం పెట్టుకుని కృష్ణుడిని వెళ్ళి సంధి కుదర్చమని అడుగుతానని చెప్పు. పైగా ఏమైనా సభా మధ్యంలోకి బలాత్కారంగా ద్రౌపదిని ఈడ్చి తెచ్చినప్పుడు, పాండవుల రాజ్యం అపహరించినప్పుడు, ఈ రెండు దోషాలని కృష్ణుడు క్షమించాడు. ఈ మాట బాగా గట్టిగా పట్టుకోవాల్సింది. కృష్ణుడి యొక్క బాధ అంతా కూడా, ఆయన యొక్క కోపం అంతా ఈ రెండిటి వైపు, రెండు అక్రమంగా అధర్మంగా పాండవుల రాజ్యాన్ని హరించడం, రెండు అన్యాయంగా ద్రౌపదిని పరాభవించడం, ఈ రెండు కృష్ణుడి లోపల ఉన్నాయని దుర్యోధనుడు కృష్ణుడిని బాగా అర్థం చేసుకున్నాడు. ఇది కూడా తెలుసుకోవాలి. ఎక్కడ కృష్ణుడిని తక్కువగా అనడు అని సర్వలోక పూజ్యుడు సర్వదేవ నమస్కృతుడని దుర్యోధనుడు అంటూ ఉంటాడు. దుర్యోధనుడి దగ్గర సుగుణాలు చాలా ఉన్నాయండి, దుర్గుణాలు లేవని కాదు, ఉన్న దుర్గుణాలని కడిగి తీసి పారేసి ఆ సుగుణాలతో ఉత్తమ లోకాలకి పంపించడానికే పరమాత్మ అనుగ్రహం ఉంది. ఇక్కడ ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ సరే, మొత్తానికి బలాత్కరించి ద్రౌపదిని పరాభవించాం, అంతేకాదు ఆ ద్రౌపది యొక్క తపశ్శక్తి సామాన్యం కాదయ్యా, చాలా గొప్ప విషయం ఇది. కృష్ణుడు నిగ్రహించుకుంటున్నాడు కానీ ఆ దానికి ఆయనకున్న కోపంతో ఎప్పుడో దగ్ధం చేసేవాడు మనల్ని. యథాచ ద్రౌపది క్లిష్ట మద్వినాశాయ దుఃఖిత స్థండిలే నిత్యదా శేతే యావత్ వైరస్య యాతనం. ద్రౌపది ఇప్పుడు వ్రతంలో ఉంది తెలుసా నీకు? ఆ వ్రతం ఏమిటి అంటే, నేను మొత్తం నా వాళ్ళు నశించాలని వ్రతం చేతబట్టింది ఆవిడ. తన యొక్క అవమానానికి కారణమైనటువంటి వారు నశించాలని స్థండిలే నిత్యదాశేతే. ఆవిడ ఎల్లవేళల రాతి మీద నిద్రపోతుంది. ఉగ్రం తేపే తపకృష్ణ భర్తృణాం అర్థసిద్ధయే. తన భర్తలు కార్యసిద్ధి పొందాలని చెప్పి, ప్రయోజనాన్ని పొందాలని చెప్పి, మేము నశించాలని చెప్పి ఆమె భూషయనాది వ్రతములు చేస్తూ కఠోరమైన తపస్సులో ఉన్నది. నిక్షిప్యమానం దర్పంచ వాసుదేవ సహోదర కృష్ణాయ ప్రిషవద్ భూత్వ శుశ్రూషాం కురుతే సదా. అంతేకాదు కృష్ణుని యొక్క సోదరులు మొదలైన వారందరూ కూడా రక్షిస్తున్నారు. పైగా ఆ ద్రౌపది తపస్సు చక్కగా జరగడానికి సుభద్ర మొదలైన వాళ్ళందరూ సేవలు చేస్తున్నారయ్య వాళ్ళందరూ కూడా. అటువంటప్పుడు ఇప్పుడు సంధి ఎలా పొసుకుతుందో చెప్పు. ఆ భీమసేనుడు ఉన్నాడే, ఇప్పుడు సంధికి రమ్మంటే వాడు రాడు. ఎందుకంటే ఒక ప్రతిజ్ఞ పూర్తయింది, రెండో ప్రతిజ్ఞ ఉంది అన్నాడు. వాడు విరుగుతాడేమో కానీ వంగడు అన్నాడు. గొప్ప మాట, ఇక్కడ గొప్ప మాట చెప్పాడు. విరుగుతాడేమో కానీ వంగడు వాడు, అటువంటి వాడు. అంతేకాదు అటువంటి వ్రతం చేస్తున్న ఆమె ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న వారు, వారితో ఏమన్నది అయినా నువ్వు ఇప్పుడు హితవచనం పలకడం తప్పని నేను అనలేదు. సమయానికి తగినట్లుగా మా శ్రేయోభిలాషపై నువ్వు మాట్లాడవు, నువ్వు గొప్పవాడివి, నమస్కార యోగ్యుడివి, ఇందులో సందేహం లేదు. కానీ నేను కూడా ఇప్పటికి జీవితంలో అన్ని తృప్తిగా అనుభవించానయ్యా, ఎన్నో యజ్ఞాలు చేశాను, ఎంతమందో బ్రాహ్మణులకు దక్షిణలు ఇచ్చానయ్యా, ఎందరినో పోషించాను, దీనజనులను ఉద్ధరించాను, పైగా శత్రురాజ్యాన్ని జయించాను, స్వరాజ్యాన్ని పాలించాను, ధర్మము అర్థము కామము అన్నీ అనుభవించాను, భోగాలన్నీ అనుభవించాను, పితృరుణం తీర్చుకున్నాను, క్షత్రరుణం తీర్చుకున్నాను, ఇంకా ఇంత సుఖం అనుభవించాను, ఇంకేం కావాలి? ఎవడైనా సరే బ్రతుకంతా సుఖం అనుభవిస్తాను అనుకోకూడదు, దేనికైనా ముగింపు ఉంటుంది. కానీ ముగింపు రాని, ఇంకా రాజ్యము సుఖము ఏమిటి? అంతేకాదు నా వాళ్ళందరూ నా కోసం చచ్చిపోయాక, వాళ్ళందరూ చచ్చిపోయాక నేను బ్రతకడం కోసం సంధి చేసుకొని ఏమైనా బాగుంటుందో చెప్పు. పైగా ప్రస్తుతం మహాత్ములైన భీష్మ ద్రోణాదులు ఏ మార్గంలో వెళ్ళిపోయారో ఆ మార్గాలు నా కోసం తెరచుకుని సిద్ధంగా ఉన్నాయా, ఆలస్యం చేయకూడదు. అందుకు పైగా క్షత్రియుడికి ఇంట్లో శయ్యామరణం గొప్పది కాదు, యుద్ధంలో వీరమరణమే గొప్పది. అది రాని, అందుకు ఎలా ఆలోచించినప్పటికీ కూడా నేను ఇప్పుడు సంధి చేసుకునే పని లేదు అనగానే, నేను నువ్వు చెప్పిన బడ బాగుంది కానీ నేను చెప్పవలసింది నీకు చెప్పాను అనగానే, మొత్తం అక్కడ మిగిలినటువంటి క్షత్రియ వీరులందరూ కూడా సాధు సాధు అని దుర్యోధన్ అభినందించారు. ఆ సమయంలో ఇవాళ సైన్యాధ్యక్షుడు ఎవరయ్యా అంటే, శల్యుని సైన్యాధ్యక్షునిగా నియమించారు. శల్యుడు తెలిసిందేగా, వాడు మహానుభావుడు, 11 సేనాపతుల్లో ఒకడు, మద్రదేశాధిపతి, ఆయన అధ్యక్షుడయ్యాడు. యుద్ధం ప్రారంభమైంది. ప్రారంభంలోనే మొట్టమొదట శల్యుడు యుధిష్ఠిరుడితో చేసిన యుద్ధంలో యుధిష్ఠిరుని బాణాల దెబ్బకి శల్యుడు మరణించాడు. సేనాధ్యక్షుడే ముందు దెబ్బతిన్నాడు. ఆ తర్వాత జరిగినటువంటి యుద్ధము ముగింపు రేపటి రోజున మనం చెప్పుకుందాం.